అందరికీ నమస్కారం. లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం చదువుకుంటున్న సూత్రం 17వ సూత్రం, అచ్చసంధి ప్రకరణంలో స్థానేంతరతమః అనే సూత్రం. ఇంతకుముందు మనం చదువుకున్నాం తస్మినితి నిర్దిష్టే పూర్వస్య అని. ఆ సూత్రానికి అర్థమేం చెప్పుకున్నామో, ఏదైతే సప్తమ్యంతమైన పదాన్ని వాడుతూ ఆ సూత్రంతో విధానం జరుగుతుందో, ఆ సప్తమ్యంత పదంతో చెప్పేదానికంటే అవ్యవహితముగా ముందున్న దానికి ఆ ఆదేశం అవుతుంది అని చదువుకున్నాం. అందువల్ల ఇప్పుడు ఏం ఫలం వచ్చింది అంటే, సుధి ఉపాస్య అనే దగ్గర అవ్యవహితపూర్వంగా అచ్చుకి ఇక్ ఉన్నది ఈకారం మాత్రమే. ఇంకెక్కడ చూసినాను వ్యవధానం ఉంది. ఇక్ ప్రత్యాహార వర్ణాలు, అచ్ ప్రత్యాహార వర్ణాలు పూర్వాపర్యంగా ఉన్నప్పటికీ వాటికి వేరే వర్ణాలతో వ్యవధానం ఉంది. కానీ సుధి ఉపాస్య అనే దగ్గర ఈకారానికి, ఊకారం అనే అజ్వర్ణానికి వేటితోటి వ్యవధానం లేదు. అందుకని ఇప్పుడు ఏ నిర్ణయం అయింది, ఈ ఈకార స్థానంలో యనాదేశం చేయాలి అనే నిర్ణయం అయింది. అయితే ఇక్ ప్రత్యాహ ఈ అనేది ఇక్ ప్రత్యాహార వర్ణం, దీని స్థానంలో వచ్చేది ఎన్ ప్రత్యాహార వర్ణం. ఎన్ ప్రత్యాహార వర్ణాలు ఏమేమి ఉన్నాయి, యా, వా, రా, ల. ఈ ఇకార స్థానంలో మనం యా, వా, రా, ల ఈ నాలుగింట్లో నుంచి ఏది చేయాలి అనేది సంశయం వస్తుంది. అందుకని ఆ సంశయాన్ని వారించడం కోసం మళ్ళీ వెంటనే పరిభాషా సూత్రాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇవి మామూలుగా అష్టాధ్యాయ క్రమంలో ఎక్కడెక్కడో ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు సుధి ఉపాస్య అనే శబ్దాన్ని సాధించే ప్రక్రియలో కొన్ని పరిభాషా సూత్రాలు, కొన్ని విధి సూత్రాలు ఇలా రకరకాలుగా వాడకంలోకి వస్తాయి. వాటన్నింటినీ ఒకచోటే చెప్తూ ఉంటారు. ఇట్లాగే సిద్ధాంత కోముదిలో కూడా, అంటే వైయాకరణ సిద్ధాంత కోముదిలో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సూత్రాన్ని ఒకసారి చూద్దాం. స్థానేంతరతమః, స్థానేంతరతమః అనేది సూత్రం. దీనికి విభాగం ఏంటంటే స్థానే అంతరతమః అని దీనికి విభాగం. అంతర అంటే సదృశం అని అర్థం. అంతరతమము అంటే అత్యంత సాదృశ్యము అని, సదృశ్యము అంటే సమానం, అంతరతమము అంటే అత్యంతమైన సాదృశ్యము అని అర్థం చెప్పుకోవాలి. స్థానే అంతరతమః అంటే ఒకదాని స్థానంలో అనేక వర్ణాలు ప్రాప్తి ఉన్నప్పుడు అందులో ఏ వర్ణం ని మనం ఆదేశం చేయాలి అంటే, ఆ స్థాని వర్ణం ఏదైతే ఉందో దానికి అత్యంత సాదృశ్యమైన వర్ణము ఈ ఆదేశ వర్ణాల్లో ఏదైతే ఉందో దాన్ని ఆదేశం చేయాలి అని ఈ సూత్రానికి అర్థం. ఇప్పుడు మనం ఉదాహరణలో చూద్దాం. ఇక్ ప్రత్యాహార వర్ణాలు ఈ, ఉ, రి, లు, ఈ నాలుగు వర్ణాలు. ఈకారానికి సాదృశ్యం అనేది వర్ణాల విషయంలో ఎలా చూస్తాం, మామూలుగా మనం ఏదైనా ఒక వస్తు సాదృశ్యం చెప్పాలంటే దాని ఆకారాన్ని, దాని గుణాన్ని రకరకాలుగా మనం సాదృశ్యాన్ని చెప్తూ ఉంటాం కదా. అలా వర్ణ సాదృశ్యం, వర్ణాల విషయంలో సాదృశ్యం ఎలా చెప్తాము అంటే, వర్ణాలకు కూడా ఒకటి చెప్పారు కదా, దాని ఉచ్చారణ స్థానం, ప్రయత్నం ఇలా ఉంటాయి కదా, వాటిని బట్టి మనం సాదృశ్యం చెప్తాము. అయితే వర్ణాలకు ఉచ్చారణ స్థానాలు, ప్రయత్నాలు అనేవి మనం ముందు సంజ్ఞా ప్రకరణంలో ఒకసారి చదువుకొని ఉన్నాము. దాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఇది చాలా సులభం అవుతుంది. ఇక్ ప్రత్యాహార వర్ణాలను చూద్దాం. ఇక్ ప్రత్యాహారంలో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు, ఈ, ఉ, రి, లు. ఈకారానికి ఉచ్చారణ స్థానం, ఇవన్నీ అజ్వర్ణాలు కాబట్టి ఈ అజ్వర్ణాలకి ఆభ్యంతర ప్రయత్నం ఒకటే. ఏంటి అంటే వివృతం స్వరాణం అని అక్కడ చెప్పారు. తత్ర వివృతం స్వరాణం, స్వరవర్ణాలకి ప్రయత్నము వివృతము అని అక్కడ చెప్పారు. కాబట్టి వీటన్నింటికీ ఆభ్యంతర ప్రయత్నం సమానం. ఇంకా మనం చూడాల్సిందేంటి అంటే స్థానాలు. ఈకారానికి ఏంటి స్థానం, ఇటు యషాణం తాలు, అంటే ఈకారానికి స్థానము తాలువు. తర్వాత ఉ, ఉపు పద్మానీయానాం ఓష్టౌ, ఉకారానికి స్థానం ఓష్టం. అలాగే తర్వాత రి, రికారానికి రిటి రషాణం మూర్ధ, రికారానికి ఉచ్చారణ స్థానము మూర్ధ. మూర్ధ అంటే తెలుసు కదా, పైన ఉన్నది, ఆ అంగిలి నాలుక పైభాగం ఏదైతే ఒక గుహలా ఉంటుందో దాన్ని మూర్ధ అంట. తర్వాత లృకారానికి ఉచ్చారణ స్థానం దంతాహ, లృతులసానాం దంతాహ. లృ అనే దాన్ని దంతాల సహాయంతో మనం ఉచ్చరిస్తాము కాబట్టి దాని ఉచ్చారణ స్థానం దంతం. ఇలా రకరకాలుగా ఈ నాలుగు వర్ణాలకి నాలుగు వేరే వేరే ఉచ్చారణ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు వీటి స్థానాల్లో వచ్చే ఆదేశాలు ఏంటి, యా, వా, రా, ల. మరి ఈ నాలుగింటికి కూడా ఉచ్చారణ స్థానం తెలుసుకుంటేనే కదా మనం సాదృశ్యం ఉందా లేదా ఏ వర్ణము అనేది తెలుసుకోగలం. కాబట్టి ముందు యవరాలకు కూడా మనం స్థానాన్ని ఒకసారి సమీక్ష చేద్దాం. యకారానికి ఉచ్చారణ స్థానం ఏంటి? ఇచు యషాణం తాలు. అందులో యకారానికి కూడా తాలువు అనే ఉచ్చారణ స్థానం చెప్పారు. అలాగే వకారానికి వకారస్య దంతోష్టం. వకారానికి ఉచ్చారణ స్థానం ఏది? దంతము, ఓష్టము. తర్వాత వకారస్య దంతోష్టం రా రేఫ. రేఫకి ఋటురషాణమూర్ధ. ఋటురషాణమూర్ధ అనే దాంట్లో రు టవర్గ అనేది చెప్పారు కాబట్టి దాంతోపాటు రా రకా రేఫకు కూడా ఉచ్చారణ స్థానం మూర్ధ. అలాగే తర్వాత ఉన్న వర్ణం లకారం. లకారానికి ఉచ్చారణ స్థానం ఏంటి? ఋతురసానాం దంతా. లకారానికి ఉచ్చారణ స్థానం దంతము. అయితే ఇప్పుడు ఈ ఊరులు యావారాల. ఈకారానికి ఉచ్చారణ స్థానం తాలువు. యవరాలలో ఉచ్చారణ స్థానం తాలువు ఉన్నదేది అంటే యకారం. కాబట్టి ఈకారానికి సాదృశ్యతమైనది యకారం. అందుకని సుధి ఉపాస్య అనే ఈకార స్థానంలో మనం యకారాదేశం చేస్తాము. ఒకవేళ ఉకారం ఉందనుకోండి, ఉకారం స్థానంలో ఏం ఆదేశం చేయాలి? అంటే ఉకారానికి ఉచ్చారణ స్థానం ఓష్టం. ఓష్టం ఉన్నది ఇందులో కేవలం వకారానికి మాత్రమే, అందుకని ఊ స్థానంలో వ. అలాగే రీ ఉంది. రీకి ఉచ్చారణ స్థానం మూర్ధ. మూర్ధ ఉచ్చారణ స్థానం ఉన్న ఎన్ ప్రత్యాహార వర్ణం రేఫ. అందుకని రీ స్థానంలో రేఫని చేస్తాం. అలాగే తర్వాత లి. లికారానికి ఉచ్చారణ స్థానం దంతం. వీ ఎన్ ప్రత్యాహార వర్ణాల్లో దంతోచ్చారణం ఉన్నది కేవలం లాకి మాత్రమే, అందుకని లి స్థానంలో లాని చేస్తాం. ఇది ఈ స్థానేంతర తమహ అనే సూత్రానికి అర్థం. కాబట్టి మనం ఇది ఈ కేవలం ఈ ఉదాహరణ ఈకోయనచి అనేదే కాదు, ఎక్కడైనా కానీ ఆదేశం వస్తుంది అంటే దేని స్థానంలో వస్తుందో చూసుకొని ఆ స్థానికి ఈ ఆదేశాల్లో సాదృశ్యతమైనది ఏదైతే ఉందో దాన్ని ఆదేశం చేయాలి. ఇది ఈ సూత్రానికి అర్థం. దీన్ని అనుసరించి ఇప్పుడు మనం శుద్ధి ఉపాస్య అనే దగ్గర ఈకార స్థానంలో సాదృశ్యమైన సాదృశ్యతమైన యకారాన్ని ఆదేశం చేశాం. శుధు యు ఉపాస్య అని తయారైంది.